గంగలలో తేనెలలో కడిగిన ముత్యము నీ పొద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరు చంటి పాడే జోలలోని గావిలికి వెన్నెలకి పుట్టిన పున్నమినే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా బువ్వ పెట్టి బుజ్జగించే నాలనెంతో తీయనా మంచు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన మల్లె కన్నా తెల్లనైనా